ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ కేయం ప్రియం బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుండ ఇవాళ పెళ్లి ప్రాయం స్వామి నిన్నే స్మరించి వరిస్తే అజయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ప్రేమ భామ అంటే నాకు ప్రేమ ప్రేమ భిక్ష నాకు పెట్టరా నాకు పూజ నీకు నోము సోకు పూజ నాకు నోము గంట గింత గంట కొట్టగా ముద్దు లేక ముచ్చటాడు పొద్దు లేక పొంతు లేక ముక్కు మూసుకుందరా గుదిక్కు చూపరా మోహనాలు మోయలేక సోయగాలు దాయలేక మోసిపడ్డ నన్ను బ్రోచి మొక్కు తీర్చరా జింక లాంటి కంటో జిగేలు మంది ప్రాయం జింపు మన్న వంతో జిగుంపు మంది ప్రేమ పుష్పము సుమించి ఫలించు వేడలోన శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం నీ నామధేయం నా ప్రేమ గేయం ప్రియం బ్రహ్మచారి భరించలేడు గాయం ప్రేమకుళ్ళ ఇవాళ పెళ్లి కాయం స్వామి నిన్నే స్మరించి ఫలిస్తే అజయం శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయం కొట్టి కంటి నీడ కౌగిలించరా తోట కుక్క పువ్వు పెట్టి పూల బాణమేసి కొట్టి మన్మధుమ్మి ఆపలేని మత్తు గుట్టెరా మా పటేళ మల్లెట్టి చీకటేళ చిచ్చు పెట్టు పిల్లదాన్ని చూడగానే పిచ్చి పట్టరా చెప్పలేను రామ మదీయ మౌన భావం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం బ్రహ్మచారి హరించలేడు గాయం నమో శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం నమో శ్రీ ఆంజనేయ శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం చేసి పెట్టు సాయం జయం.